కానీ అయితే సుఖదుఖాలు కలుగుతాయా అని అడిగారు. కలుగుతాయని చెప్పారు. ఎందుకని కలగాలి? ఎందుకంటే ఆ గోధుమలే ఈ దేహం అయింది. దేహము యొక్క అధిభూత రూపము గోధుమలు, గోధుమల యొక్క అధ్యాత్మ రూపం దేహం. రూపం మారింది కానీ వస్తువు మారలేదు. బంగారంలో మార్పు ఏం లేదు, రూపం మారింది. అంతకుముందు తీగగా ఉన్నది, ఇప్పుడు నెక్లెస్ అయింది, అంతే తేడా. కాబట్టి ఇప్పుడు దేహము పుట్టడానికి ముందు ఉందా? లేదు. అంటే దేహ రూపంగా లేదు, బియ్యం రూపంగా అలా ఉంది, ఆహారం రూపంగా ఉంది. మరణించిన తర్వాత అది మట్టిలో కలిసిపోతుంది, మట్టి రూపంగా అయిపోతుంది, దేహం రూపంగా లేదు. మధ్యలో దేహం ఉందా? లేదు. అంతే మరి, నాసతో విద్యతే భావో నా. కాబట్టి తస్మాత్ దేహాదేహే అసతః, దేహము మొదలైన వాటికి అసత్తులు, అవి అసత్తులు. మధ్యలో ఉన్నాయి కానీ అంతకుముందు లేదు, అంతకుముందు లేదు. కాబట్టి మధ్యలో కూడా ఉండుట అనేది లేదు. భావః న విద్యతే. ఇది వినడానికి కొంచెం పిచ్చివాడి ప్రేలాపనలా ఉంటుంది, మీరు కొంచెం లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది. దేహం అనేది, దీనికోసం వేదాంతులు కానక్కర్లా. ఈవెన్ సైకాలజిస్ట్ నో దాట్. ఈ సైకాలజీ చదువుకుంటారు చూడండి, వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. దేహం అనేది ఏమిటంటే, మీరు మనస్సులో ఎప్పుడు దేహాన్ని భావన చేస్తారో అప్పుడు దేహం ఉంటుంది, ఇంకా మిగతా అప్పుడు దేహం ఉండదు. ఇది మీరు నెక్లెస్ విషయంలో మీకు అర్థం అవుతుందేమో చూడండి. ఇది మీరు నెక్లెస్ కొని లాకర్లో పెట్టారు ఏమండి, అది నేను ఇంతకుముందు చెప్పివ్వండి, చెప్పాను ఇవన్నీ, ఈ ప్రిన్సిపల్స్ అన్నీ చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు లాకర్లో ఉన్నది అది నెక్లెస్ కాదు, అది లాకర్లో ఉన్నది నెక్లెస్ కాదు. ఏమిటో తర్వాత చూద్దాం, నెక్లెస్ అయితే కాదు. మీరు అంగీకరిస్తారో అంగీకరించారో చెప్పండి, ఆలోచించి. అది ఎప్పుడు నెక్లెస్ అవుతుందంటే, వీడు వెళ్ళి లాకర్ నుంచి తీసుకొచ్చాడు అనుకోండి, నెక్లెస్ కాదు అది. అది ఆవిడే వెళ్ళి నెక్లెస్, ఆవిడే వెళ్ళిందనుకోండి లాకర్ నుంచి తీసుకోవడం కోసం, ఆవిడ వెళ్ళి అది చేతిలోకి తీసుకుని మెడలో పెట్టుకుని అద్దం ముందు నిలబడ్డప్పుడు నెక్లెస్ అవుతుంది, అది అప్పుడే నెక్లెస్ అవుతుంది, లేకపోతే నెక్లెస్ కాదు. ఏమైనా ఈ మాట ఏమైనా మీకు అర్థమైనట్టుందా? ఓకే, ఇప్పుడు దేహానికి అప్లై చేయండి. అది మీరు దేహాన్ని భావన చేసినప్పుడే దేహం ఉంటుంది, మిగతా అప్పుడు దేహం ఉండదు. మరి ఏముంటాయో నేను తర్వాత చెప్తాను మీకు. ప్రస్తుతానికి దేహం అనేది భావన చేసినప్పుడు ఉంది, పంచభూతాలు ఉంటాయి. కుడ్ యూ అండర్స్టాండ్ దాట్? దేహము లేదని తెలుసుకోవాలి. ఏమున్నాయో తర్వాత చూడొచ్చు. పంచభూతాలు ఉన్నాయంటే మీకు ఏమర్థమైనట్టు? ఇంకా అసలు అది కూడా కరెక్ట్ కాదు, బ్రహ్మ ఉంది. కాబట్టి ఏముందో మీరు చింత చేయొద్దు. ఏమి లే, అక్కడ పాము లేదని తెలుసుకోండి, తర్వాత ఏముందో తర్వాత చూడొచ్చు. కాబట్టి దేహము అన్నది only when you are conscious of the body there is the body, if you are not conscious of the body there is no body, if you are conscious of another body then there is another body. Kalalo swapnalo ee body undadu, inko body untundi. Nidralo ee body undadu, ee body kuda undadu. Teliviga unnappudu body untundi, only adi kuda eppudu, only when you are conscious of the body. Meer body consciousness lebithe meeku body undadu. ఇప్పుడు నేను దృష్టాంతం చెప్తూ ఉంటా, ఈ ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు అనుకోండి, సాకర్ ప్లేయరు, వాడికి బాడీ ఉండదు. బాడీ ఉండదు సాకర్, బాడీ ఉంటే వాడేం సాకర్ ఆడతాడండి. అలాగే కార్గిల్ యుద్ధ వీరులు ఉన్నారనుకోండి, బాడీ ఉండదు. ఏముంటుందో తెలుసిన, గోలే ఉంటుంది, బాలు గోలు రెండే ఉంటాయి, బాడీ ఉండదు. శక్తి ఉంటుంది వేరే సంగతి, కానీ వాడికి ఉన్న శక్తి విషయం అలాంటి పెట్టండి, బాడీ అయితే ఉండదు. అంచేతనే చిత్రం ఏంటంటే, చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళకి గాయం తగిలినా వాళ్ళకి తెలియదు. వాడు మళ్ళీ ఇంటికి వచ్చి, ఇది బాగా అనుభవం, కబడ్డీ ఆడేవాళ్ళం మేము, కబడ్డీ ఆడేప్పుడు గాయం తగిలేది, పెద్ద గాయం తగిలేది, పైన ప్యాంటో షర్టో ఉంటుంది కదా, దాని లోపల గాయం తగిలేది, కాబట్టి పైకి ఏం కనబడేది కాదు, ఆడేసేవాళ్ళం. ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటూ ఉంటే, భోజనం చేయడానికి కాళ్ళు కడుక్కోవాలి, కాళ్ళు మొహం కడుక్కుంటూ ఉంటే ఒక్కసారి చువ్వుమని మంట పుట్టింది, అంటే అక్కడ గాయం ఉందన్నమాట. అప్పుడు చూసుకుంటే రక్తమో అదీను, అప్పుడు ఏదో మలామో పట్టి ఏదో వేసుకుని అప్పుడు బాడీ వచ్చింది. అంతవరకు బాడీ ఉండదు, రక్తం కారుతూ ఉంటుంది, అన్నీ అవుతూ ఉంటుంది, బాడీ ఉండదు. ఎందుకని? యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ. ఎనస్థీషియా ప్రిన్సిపల్ కూడా అంతే. చేతికి ఎనస్థీషియా ఇచ్చారనుకోండి, పంటికి ఎనస్థీషియా ఇచ్చారనుకోండి, పన్ను ఉండదు. పన్ను ఉంటే వాడు పీకుతుంటే మీరు యూ విల్ హిట్ ది సీలింగ్. పన్ను ఉండదు. వాడు ఏమిటో చేస్తున్నాడు ఏదో చేసుకోండి, ఉండదు అంతే. ఎందుకని, యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ. కాబట్టి బాడీ అనేది ఏదో ఒకటి ఉందని మీరు అనుకోద్దు. బాడీ ఈజ్ ఎ థాట్ ఇన్ ది మైండ్, అది సంగతి. కాబట్టి దేహాదేహే అసత న విద్యతే భావ, దేహము ఉండదు కానీ ఉన్నట్లు కనపడుతుంది, కాబట్టి మిథ్యా. ఆది శబ్దం చేత దేహ ఆది, దేహ సంబంధి మీరు అన్నీ తీసుకోవచ్చు. ఏమండవి మీరు దేహము లేదు, దేహం మిథ్యా అని ఎప్పుడైతే అన్నారో మొత్తం మీ సంసారం అంతా మిథ్య అయిపోతుంది. దేహం మిథ్యా అంటే భార్య భర్త తల్లి తండ్రి రిలేషన్షిప్స్ అన్నీ కూడా అన్రియల్ అని తేలుతాయి. లేకుండా పో, ఉంటాయి, యూ కెన్ కంటిన్యూ విత్ ఇట్ బట్ దే ఆర్ నాట్ రియల్. నెక్లెస్ మీరు పెట్టుకుని కొనసాగించవచ్చు, యూ కెన్ స్టిల్ హోల్డ్ ఆన్ టు దట్ నెక్లెస్. అది పెట్టుకుని పార్టీలకి వాటికి వెళ్ళచ్చే అభ్యంతరం లేదు, బట్ నెక్లెస్ ఉండదు, బంగారమే అది. సో అదేవిధంగా మీరు రిలేషన్షిప్స్ అన్నీ కొనసాగుతాయి. ఇన్ఫ్యాక్ట్ అవన్నీ ఇంతకంటే కూడా బాగా ముందు ఇంకా బాగా కొనసాగుతాయి. వాటికి ఏమైనా ఇష్యూస్ ఉంటే గమ్మును సాల్వ్ అయిపోయి క్లీన్గా ఉంటాయి రిలేషన్షిప్స్, అవేమైపోవు. వాస్తవంలో అవి అసత్యములు, మిథ్య, వినశ్వరములు అనే భావన స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి దేహ ఆది శబ్దం చేత దేహమును బట్టి వచ్చేటువంటి బంధుత్వములు, సంబంధాలు, బాంధవ్యాలు, తర్వాత ఇల్లు వాకిలి ఇవి నావి అని, దేహం ముందు దేహం నాది అనుకుంటాడు, ఆ తర్వాత ఇల్లు వాకిలి నా, ఇల్లు వాకిలి నాది ఏమిటండి, అంతకంటే అవివేకం అదే కానీ ఇంకొకటి లేదు. ఇల్లు వాకిలి నాది ఏమిటి, ఏమిటి నాది, వీడు నాది నాది అంటుండగానే ప్రాణం పోతుంది ఆఖరు. ఆ ఇల్లు అక్కడే ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు నివసించిన ప్రసాదం ఇప్పటికీ చూపిస్తూ ఉంటారు, ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు నివసించేటని. వేరి శ్రీకృష్ణదేవరాయలు. సో అలాగే అక్బర్ ఇక్కడ ఉన్నాడు అని చూపిస్తారు. వాట్ ఈస్ దాట్. సో ఈ నాది అనే మాటకు అర్థమేం లేదు, కనుక ఆ సత్యాన్ని గుర్తించాలి. ఇంకా ద్వంద్వస్య, ద్వంద్వాలు కూడా మిథ్యే. దేహం మిథ్యా, దేహ సంబంధి మిథ్యా, ద్వంద్వాలు కూడా మిథ్యే. ఏమిటి ద్వంద్వాలు అంటే ఏమిటి, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా మిథ్యే, వచ్చిపోతూ ఉంటాయి కదండి. సకారణస్య, ఆ ద్వంద్వానికి కారణాలు, సుఖ దుఃఖాలకి శీతోష్ణాలు కారణం అనుకోండి, అవి మిథ్యే. శీతము అండ్ ఉష్ణము దే ఆర్ నథింగ్ బట్ యువర్ సెన్సేషన్. ఎనీవే నేను దీన్ని ఇలాగా ఇంకా లోతుగా కూడా నేను ఎప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఇట్ ఈస్ ఫర్దర్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కాబట్టి ఈ నాభావో విద్యతే సతహ నాసుతో విద్యతే భావ అన్నది ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఇవన్నీ మిథ్య అయితే సత్యం ఏమిటో చెప్పండి. సద్బుద్ధి, అది వ్యభిచరించదు, సద్బుద్ధి వ్యభిచరించదు, సద్బుద్ధియే సత్యం. ఆ సద్బుద్ధి మీరు అనుభవానికి వచ్చిందిగా, బీయింగ్, ద సెన్స్ ఆఫ్ బీయింగ్, దట్ ఎలోన్ ఈస్ ది ట్రూత్. అయాం, అయాం నేను ఉన్నాను, అదియే సత్యం. ఈ అయాం అనే సత్యం, ఇట్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ కాన్షియస్నెస్ అని అంటారు. అయాం ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇట్ రివాల్వ్స్ అండ్ రివాల్వ్స్ అండ్ రివాల్వ్స్, క్రియేటింగ్ అండ్ రీక్రియేటింగ్ ఎన్ ఎంటైర్ సంసార ఫర్ యూ. ఇది ఎలాగంటే పెన్సిల్ మునుకు ఎంత ఉంటుంది, పెన్సిల్ ముళ్ళు, ఇట్ ఈజ్ వెరీ పాయింటెడ్ ఉంటుంది. ఆ పాయింటెడ్ పెన్సిల్ ముళ్ళుని ఇలాగ రివాల్వ్ చేసి రివాల్వ్ చేస్తుంటే ఎన్ ఎంటైర్ చిత్రం అక్కడ మీకు నిర్మాణం అయిపోతుంది. అంతే కదా, ఒక పెద్ద బొమ్మ, మనిషి అవ్వచ్చు, పశువులు, పక్షులు, అన్నీ నిర్మాణం అయిపోతాయి. ఈ బై జస్ట్ పుటింగ్ ఎ ఫ్యూ స్ట్రోక్స్ వన్ ఆఫ్టర్ అనదర్, గీతలు అలా పెట్టుకుంటూ పోతుంటే గీతలు చాలు, ఉరికే ఇంకా అంతకంటే అక్కడ మీకు పెద్ద బొమ్మ వచ్చేస్తుంది. అదేవిధంగా నిద్ర లేచినప్పుడు కేవలం అయాం ఉంటుంది, అండ్ దిస్ అయాం స్టార్ట్స్ స్పిన్నింగ్. అయాం హస్బెండ్, హస్బెండ్ హస్బెండ్, ఎదురుకుండా భార్య, అయాం ఫాదర్, ఫాదర్ ఫాదర్, ఎదురుకుండా సన్న, ఎదురుకుండా ఉన్నవాడు సన్ అయిపోతాడు. వీడు అయాం ఫాదర్ అనుకోబట్టి దిస్, సో దిస్ ఫాదర్ సన్ రిలేషన్షిప్ ఈజ్ నథింగ్ బట్ ద స్పిన్ ఆఫ్ అయాం. ఇదంతా హై స్పిన్ వ్యవహారం. ఇదంతా అయాం యొక్క స్పిన్ తప్ప ఇంకేమీ లేదు. అయాం స్పిన్ చేయటం మానేసిందనుకోండి, అయాం కేవలం అయాం, వాట్ ఆర్ యూ, అయాం వాట్ అయాం, మోసెస్ అంటాడు ఓల్డ్ టెస్టమెంట్లో, మోసెస్ అంటాడు అయాం వాట్ అయాం. అక్కడ ఒక జ్యోతి కనపడుతుంది మోసెస్కి, కనపడితే వాట్ ఆర్ యూ అని అడుగుతాడు, అయాం వాట్ అయాం అని చెప్తుంది ఆ జ్యోతి, సంథింగ్ లైక్ దాట్. నేను అవన్నీ కంఠస్థం చేసిన వాడిని కదా, ఊరికే ఎప్పుడో చదివింది చెప్తున్నాను. సో అంటే అక్కడ ఆ జ్యోతి నాలెడ్జ్ ఈజ్ అయాం వాట్ అయాం, దట్ ఈస్ ది ట్రూ నాలెడ్జ్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఫాల్స్. అయామ్ వాట్ అయామ్ అంటే అర్థం అయామ్ అనే అర్థం దానికి. అయామ్ వాట్ అయామ్ అంటే అర్థం ఏంటి? అయామ్ అనే. కాబట్టి అయామ్ ఆ సద్బుద్ధి, అయామ్ ఈజ్ సద్బుద్ధి, దట్ సత్ అది, సచ్చిత్ అది, బుద్ధిని చిత్తు చేసేయండి. దట్ రివాల్వ్స్ అండ్ రివాల్వ్స్ అండ్ రివాల్వ్స్ అండ్ క్రియేట్స్. అండ్ నిద్రలోకి వెళ్ళగానే ఆ రివాల్యూషన్ ఆగిపోతే మళ్ళీ ఆగిపోతుంది సంసారం, మళ్ళీ మొన్నాడు క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఇదంతా కూడా అసత్. న విద్యతే భావ. చేతనే ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఏది ఉందని అనుకుంటారో అది మీ చేతిలో జారిపోతూ ఉంటుంది. బాల్యంలో ఎలా ఉండేవారు? ఉరకలు పరుగులు వేస్తూ ఉండేవారు. ఏమైందా బాల్యం? యవ్వనం, మధ్య వయస్సు, ఇప్పుడు ఉన్నది మిగులుతుందా ఏమన్నానా? అంతే. తర్వాత ఎప్పుడు పోతుంది బాల్యం? ఎప్పుడు పోతుంది? 10 ఏళ్ళ తర్వాత పోతుందా? పోదు. అలా ఎప్పుడు పోతూనే ఉంటుంది. యవ్వనం అలా వస్తూనే పోతూ ఉంటుంది. యవ్వనం ఎప్పుడు ప్రారంభమైంది? 15వ ఏట ప్రారంభమైంది అనుకోండి. ఎప్పుడు పోయింది? ఎప్పుడో పోయింది, 30వ ఏట పోయింది అనుకోండి. అంటే అలా వస్తూనే పోతూ ఉంటుంది అంతే. 16వ ఏడు వచ్చేప్పుడు ఒక ఏడాది యవ్వనం పోయిందిగా, అలాగన్నమాట. కాబట్టి సద్బుద్ధి, సచ్చిద్ ఆత్మ తప్ప మిగిలిన సర్వము కూడా మిథ్య, కనపడేది తప్ప ఇంకేమీ లేదు. తథా సతశ్చ ఆత్మన అభావ అవిద్యమానత న విద్యతే సర్వత్ర అవ్యభిచారాత్ ఇత్యవోచామా. సో ఈ దేహము, దేహముతోటి సంబంధం ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, ఈ దేహానికి సంబంధించినవి చాలా ఉన్నాయి. ఆల్ ఫ్యామిలియల్ రిలేషన్షిప్స్ అన్ని దేహానికి సంబంధించి ఉంటాయి. అండ్ ఫాదర్ అంటే బాడీస్ ఫాదర్ అని అర్థం. సో అలాగ ప్రతిదానికి కూడా దేహానికి సంబంధించి ఉంటాయి. తర్వాత ఇల్లు, వాకిలి, డబ్బు, దశకం ఇవన్నీ కూడా దేహానికి సంబంధించి ఉంటాయి. వర్ణం మరొకటి, అన్నీ కూడా దేహానికి సంబంధించి ఉంటాయి. సోషల్ స్టేటస్, ఫైనాన్షియల్ ఎకనామిక్ స్టేటస్ ఇవన్నీ కూడా దేహానికి సంబంధించి ఉంటాయి. అవన్నీ కూడా మిథ్యా అని చెప్పడం అయినది. కానీ సత్ అనేది ఆత్మ, మీ స్వరూపం. మీకు ఇందాక చూపించాను, సద్బుద్ధికి విశేషణం జోడిస్తే, విశేషణం జోడిస్తే మారిపోతుంది. కానీ విశేషణం లేక, విశేషణం లేకపోతే అది విశేషణ అనే స్టేటస్ కూడా జారిపోయి కేవలం సద్రూపంగా, మీ స్వరూపంగా మిగిలి ఉంటుంది. అది ఏ ఆత్మ? అది ఎప్పుడూ వ్యభిచరించదు. అది కాబట్టి దానికి అభావం ఉండదు. అవిద్యమానత, అభావ అంటే నాసతో విద్యతే భావ, నాభావో విద్యతే సత. సత్ అంటే ఆత్మే. ఆత్మకి అభావం అనేది అంటే అవిద్యమానత, లేకుండా పోవటం అనేది ఉండదు. ఎందుకంటే సర్వత్ర అవ్యభిచారాత్, పైన చూపించిన విధంగా అన్ని సందర్భాల్లోనూ వ్యభిచరించకుండగా మిగిలిది అది ఒక్కటే. ఇది అవోచామ అని ఈ విషయంగా మీకు స్పష్టంగా చెప్పి ఉన్నాము. అర్థమైందండి ఈ ప్రసంగం. ఏవం ఆత్మానాత్మనో సదసతో ఉభయోరపి దృష్ట ఉపలబ్ధ అంత నిర్ణయ. ఉభయోరపి దృష్టోంత, రెండింటికి, ఉభయోరపి రెండింటికి కూడా. ఏమిటా రెండు? ఆత్మ అనాత్మ, సత్ అసత్. పైన చెప్పారు కదా సత్ అసత్. సత్ అసత్లో ఘటం అసత్, సత్ ఆత్మ. అది మీరు చూశారు కదా. ఏమంటే ఘటం అసత్ అన్నామంటే మొత్తం జగత్తంతని కూడా చాప కిందకి తోసేసామని అర్థం. అంతే, మీరు ఏమైనా పట్టుకుంటే ఘటం దగ్గర పట్టుకోండి అంతే. మీరు ఘటం దగ్గర జారిపోయారంటే ఇంకా ఏమీ మిగలదు. అంతే కదా అయింది. దేహాదేహే సకారణస్య. దేహం లేదు, ఇంద్రియాలు లేవు, బంధాలు లేవు, మరొకటి లేదు, ద్వంద్వాలు లేవు, ఏమీ లేవు, అన్నీ పోయాయింది. ఎందుకంటే ఘటం అంత గట్టిగా ఉన్నట్టు అనిపిస్తున్న ఘటనకు ఎప్పుడైతే అసత్తని త్రోసిపుచ్చేశారో ఇంకేం మిగులుతుంది? జగత్తు పోతుంది. ఇంకా టైం స్కేల్ డిఫరెన్స్ తప్పిస్తే ఇంతకీ మన లైఫ్ ఎంత కనుక టైం స్కేల్, సూర్యుడు లైఫ్ ఎంత ఉంటే మిగిలిన మన లైఫ్ ఎంత పెసరంత లైఫ్. ఎనీవే, కాబట్టి ఆత్మ అన్నది సత్, అనాత్మ ఈజ్ అసత్. ఘటం అంటే అనాత్మ, ఎంటైర్ జగత్ ఈజ్ అనాత్మ. కాబట్టి ఈ సత్తికి అసత్తికి రెండింటికి దృష్ట అంటే ఉపలబ్ధ, దృష్ట అంటే తెలియబడును, తెలియబడినది. దృష్ట అంటే చూడడం అంటే కంటితో చూసేదేం కాదుగా, దృశ్య ధాతువుకి తెలుసుకోవడం అర్థం. దృశిర్ ప్రేక్షణే, దృశిర్ ఎక్కడొచ్చినా తెలుసుకునుట అని అర్థం. ఉపలబ్ధ తెలియబడినది. ఏమిటి తెలియబడినది? అంతః అంటే నిర్ణయః. నిశ్చయము. ఈ రెండింటి యొక్క నిర్ణయము మన చేత తెలియబడినది. ఎవరికి తెలుస్తుందో కూడా చెప్తారు. ఉభయోరపి దృష్టవంత స్వనయోస్ తత్వదర్శిభి, తత్వదర్శులు తెలుసుకుంటారు అని. సరే, తెలియబడినది ఏమిటా నిర్ణయం చెప్తున్నారు. సత్ సదేవా, అసత్ అసదేవా, ఇతి తూ అనయో యథోక్తయో తత్వదర్శిభి. ఎవళ్ళ చేత దర్శించబడినది? తత్వదర్శిభి, తత్వదర్శుల చేత. అదేమిటో చెప్తారు. నిర్ణయం దర్శించబడినది, తెలియబడినది. ఏమిటా నిర్ణయం? సత్ సతే, అసత్ అసతే. సత్ ఎన్నప్పుడు అసత్ కాదు, అసత్ ఎప్పటికీ సత్ కాదు. అంటే ఘటపటాది బుద్ధి ఎప్పటికీ సత్తు కాజాలదు, సద్బుద్ధి ఎప్పటికీ వ్యభిచరించలేదు. కాబట్టి ఇప్పుడు జగత్తు అసత్, ఆత్మ సత్. ఇప్పుడు జగత్తు మిథ్యా అంటే కొంతమంది ఏమైనా భ్రమపడతారంటే, ఇక్కడ ఎదుర్కొన్నా ఉన్న జగత్తును వీడు కాదని, ఎక్కడో కూర్చున్న దేవుణ్ణేమో వీడు పట్టుకుంటున్నాడు అనుకుంటారు. పొరపాటుది. మీకు మిథ్యా సత్యం నేను మీకు నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆత్మని విడిచిపెట్టడం, ఆత్మయే దేవుడు అని కూడా చెప్తారు. సరే, కాబట్టి ఈ ఆత్మకి అనాత్మకి ఉండే నిర్ణయాన్ని, యథోక్తయోహ అనయోహ పైన చెప్పిన విధంగా ఈ రెండింటికి ఉండేటువంటి నిర్ణయాన్ని తత్వదర్శులు స్పష్టంగా దర్శిస్తున్నారు. అయితే ఈ తత్వదర్శులు అంటే ఏమిటో చెప్తున్నారు. తదితి సర్వనామ సర్వంచ బ్రహ్మ తస్య నామ తత్ ఇతి తద్భావస్తత్వం బ్రహ్మణో యాథాత్మ్యం తద్ద్రష్టుం శీలం యేషాంతే తత్వదర్శినః తైః తత్వదర్శిభిః. చాలా చక్కటి నిర్వచనం. తత్వదర్శి అనే పదానికి ఇంకింతకంటే ఎక్కడా బాగా నిలబడదు. మీకు తత్ అంటే సర్వనామ, ఆ పేరు ఎలా ఉందో చూడండి. సర్వనామ అని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారనుకోండి, ప్రొనౌన్. ఈవెన్ దట్ ఈజ్ సిగ్నిఫికెంట్. ప్రొనౌన్ కూడా సిగ్నిఫికెంట్. ప్రొనౌన్ అంటే ఇప్పుడు ప్రో విటమిన్ అని ఉంది. ప్రో విటమిన్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ నాట్ విటమిన్ బట్ ఇట్ బికమ్స్ విటమిన్. అది వేసుకుంటే విటమిన్ అయిపోతుంది. ఇప్పుడు క్యారెట్ తిన్నారనుకోండి, క్యారెట్లో ప్రో విటమిన్ ఏ ఉంటుంది. క్యారోటీన్ అని పేరు దానికి. క్యారెట్ నుంచి వచ్చింది కాబట్టి క్యారోటీన్, ఆల్ఫా క్యారోటీన్, బీటా క్యారోటీన్ అని. సో క్యారెట్లో ప్రో విటమిన్, క్యారోటీన్ ఉంటుంది. క్యారెట్ తింటే ఆ క్యారోటీన్ బ్రేక్ అవుతుంది, రెండు ముక్కలు అవుతుంది. అదే విటమిన్ ఏ. కాబట్టి క్యారోటీన్లో విటమిన్, క్యారెట్లో విటమిన్ ఏ లేదు, ప్రో విటమిన్ ఉంది. అలాగే సర్వనామ ప్రో నౌన్, ఇట్ ఈస్ ఏ ప్రో టు ఎవ్రీ నౌన్, అంటే ఇట్ కెన్ బికమ్ ఎనీ నౌన్. అలాగా దట్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ నౌన్ అనమాట. యా ఇన్ ప్లేస్ ఆఫ్, జస్ట్ ప్రయర్ టు ది నౌన్. ప్రో విటమిన్ దగ్గర అయితే జస్ట్ ప్రయర్ టు ది విటమిన్ అని అలా పెట్టారు. ఇన్ ప్లేస్ ఆఫ్ విటమిన్నే లేండి, ఇన్ ప్లేస్ ఆఫ్ విటమిన్నే. ఓకే, సో ప్రో నౌన్ దట్ ఈజ్ ఏ ప్రో నౌన్. సో నౌన్ బుక్ నౌన్ అనుకోండి, దట్ బుక్. మ్యాన్ నౌన్ అనుకోండి, దట్ మ్యాన్. ఉమెన్ నౌన్ అనుకోండి, దట్ ఉమెన్. సో దట్ ఈజ్ ఎవ్రీథింగ్, సర్వనామ. తదితి సర్వనామ, ఓకే, ఇట్ ఈస్ ది నేమ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు ఇదే జ్యువెలర్స్ షాప్లోకి వెళ్ళారనుకోండి, జ్యువెలర్స్ షాప్లోకి వెళ్ళి అక్కడ దట్ అని అన్నారనుకోండి, ఆ దట్ ఏమిటవుతుంది? బంగారం అవుతుంది, అంతే కదండి. దట్ అంటే బంగారం, దట్ బంగారం, దట్ బంగారం, దట్ బంగారం. ఇప్పుడు అంటే సర్వం ఈజ్ గోల్డ్ అని అనొచ్చు, అంతే, అలా అనొచ్చు కదా. అలాగే ఈ జగత్తులో సర్వం ఈజ్ బ్రహ్మ, సర్వంచ బ్రహ్మ. ఎందుకని సర్వం గోల్డ్ అని ఎలా అన్నారు? ఇప్పుడు బంగారపు షాప్లో, జ్యువెలర్స్ షాప్లో వెళ్ళి సర్వం బంగారం గోల్డ్ అని ఎలా అన్నారు? దట్ గోల్డ్ అని ఎలా అనగలిగారు? ఎలా అనగలిగారంటే, బికాస్ ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రమ్ గోల్డ్, అంతే కదా. కారణం కంటే కార్యం భిన్నంగా ఉండలేదు. ఎవ్రీథింగ్కి ఇదంతా కార్యము, ఈ కార్యమునకంతకీ కారణం బంగారం. కాబట్టి ఊరికే కార్యం కార్యం అనుకోవడమే కానీ అక్కడ ఉన్నది కారణమే, ఎందుకంటే కార్యం కారణం కంటే భిన్నంగా ఎప్పుడూ లేదు. అదేవిధంగా ఈ జగత్తంతా పరబ్రహ్మ నుంచి ఆవిర్భవించింది, ఈశ్వరుడే జగద్రూపంగా ప్రకటమయ్యాడు. సో సాలెపురిగే సాలెగూడు రూపంగా ప్రకటమైంది. కాబట్టి సాలెగూడులో ఏ అంశాన్ని చూసినా అది సాలెపురిగే అది. అదేవిధంగా ఈ జగత్తులో ఏ పార్ట్ చూసినా, అణువైనా సరే మహత్ అయినా సరే, చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా కూడా బ్రహ్మయే. కాబట్టి దట్టని మీరు ఏది చూపించినా బ్రహ్మ, సర్వంచ బ్రహ్మ. దట్ రిఫర్స్ టు సర్వ అండ్ సర్వంచ బ్రహ్మ. కాబట్టి దట్ ఏమిటి? సర్వనామ. అవునండి, సర్వమేమిటి? బ్రహ్మ. కాబట్టి దట్ ఏమిటవుతుంది? బ్రహ్మనామ అవుతుంది. తస్య నామ తత్, తత్ అన్నది తస్య బ్రహ్మణ నామ. అంచేతనే తత్వమసి. ఇప్పుడు వేదాంతంలో రెండు సర్వనామాలు ఉన్నాయి, ఇదం అంటే జగత్, ఇంక వేరే జగత్ అని పెట్టక్కర్లేదు. ఇదం అంటే జగత్, ఈశావాస్యమిదం సర్వం. ఇంకా తర్వాత వచ్చేది వస్తుంది, చాలు అంతవరకు చాలు, దానికి ఎక్స్ప్లెనేషన్ తర్వాతది. ఇదం ఈజ్ జగత్, తత్ ఈజ్ బ్రహ్మన్, దట్ ఈజ్ బ్రహ్మన్, దట్స్ ఆల్. కాబట్టి తత్ అన్నది బ్రహ్మ యొక్క నామ. బ్రహ్మ అంటే రియాలిటీ అని అర్థం, ది సుప్రీం రియాలిటీ ఫ్రమ్ విచ్ దిస్ ఎంటైర్ యూనివర్స్ హ్యాస్ ఆరిజినేటెడ్, దట్ ఈస్ ది బ్రహ్మ. దానికి పేరేం పెడతారండి? బ్రహ్మకి పేరేం పెడతారండి? బ్రహ్మ దట్ అని పేరు పెడతారు. దీన్ని మాండూక్యంలో కొంత విచారం వస్తుంది. అది దానికి బ్రహ్మ అనే పేరు మాత్రం ఎలా పెడతారు, ఆత్మ అనే పేరు మాత్రం ఎలా పెడతారు, ఇవన్నీ మాండూక్యం దగ్గర చెప్తాను. సో ప్రస్తుతానికి తత్ ఈస్ ది బ్రహ్మనామ. ఇప్పుడు తత్ త్వా, త్వా అంటే భావార్థంలో త్వా వస్తుంది. తస్య భావ తత్వం, తద్భావ అంటే తస్య భావ అని తత్వం. ఇప్పుడు భావ అంటే స్టేటస్. ఏమంటే చూడండి, ఇది ఎలాగంటే వన్ హూ డ్రైవ్స్ ఏమిటవుతాడు? డ్రైవర్ అవుతాడు. ఏమండి, వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ ది డ్రైవర్? డ్రైవింగ్, డ్రైవింగ్ ఐఎన్జి. వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ కుక్? కుకింగ్. వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ టీచర్? టీచింగ్. ఆ ఇంగ్ ఎలా వచ్చిందో ఇంగ్లీష్లో, సంస్కృతంలో త్వా వస్తుంది. వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ తత్? తత్వం. అంటే తత్వం అంటే బీయింగ్ దట్ అని అర్థం. అది అయి ఉండుట తత్వం. సో తత్వం అది అయి ఉండుట అంటే దాని యథార్థ స్వరూపము అని అర్థం. ఇప్పుడు మీరు ఏదో మరొకటి అయ్యారనుకోండి, అది ఆరోపణ అయిపోతుంది, సూపర్ ఇంపోజిషన్. మీరు మరోటి ఏది కాకుండా మీరు మీరుగా ఉన్నారనుకోండి, మీరు మీరుగా ఉన్నారు, అయాం వాట్ అయాం అంటే అర్థం ఏంటి? నా యథార్థ స్వరూపంలో నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగులేను, బాగున్నాను, ఇవన్నీ ఆరోపాలే. బాగులేను అని ఒకసారి అన్నాం కనుక బాగున్నాను అని ఇంకోసారి అనాల్సి వచ్చింది. అవేమీ వద్దు, నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. అంటే ఇటు బాగున్నాను అని యాడ్ చేయొద్దు, అటు బాగులేను అని యాడ్ చేయొద్దు. ఎందుకంటే ఒకటి యాడ్ చేస్తే అది మళ్ళీ పోతూ ఉంటుంది. నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను, దాన్నే యథాయాథాత్మ్యం అంటారు. యథా ఆత్మా తస్య భావ యథాత్మ్యం. నేను ఎలా ఉన్నాను, ఆత్మ అంటే తాను, నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. సో తత్వం అంటే బ్రహ్మణ, యథాత్మ్యం అంటే పరబ్రహ్మ యొక్క యథార్థ స్వరూపము. అదేమిటో తెలుసిన? అఖండ సత్, అఖండమైన సత్తే ఆ యథాత్మ్యం. సో దానికి తత్వం అని పేరు. ఇప్పుడు తత్వదర్శిభి తత్ ద్రష్టుం శీలం యేషాంతే. దర్శిన్లో ఆ ఇన్ అనేది శీలార్థంలో వచ్చినటువంటి ఇన్, దానికి ఏదో ఉంది. శీలార్థే నినిహి అని ఏదో ఉంది, నినిహి. ఆ నినిహిలో నా పోతుంది, ఈ పోతుంది, ఇన్ను మిగులుతుంది, సంథింగ్ లైక్ దాట్. చూస్తాం మనం వ్యాకరణంలో. కాబట్టి దర్శించే స్వభావము కలవాడు. ఎప్పుడో వారానికోసారో నెలకోసారో దర్శిస్తే దాన్ని స్వభావం అని అనరు, నిరంతరంగా సహజంగా. ఇప్పుడు వాడు ఏ దుఃఖించే స్వభావము కలవాడు, దుఃఖిన్. సుఖించే సుఖిన్ అంటే అది బికమ్స్ ఏ రొటీన్ అనమాట, కంటిన్యూస్గా అలా దుఃఖిస్తూ ఉండడం. మనుషులు అలాగే ఏదో, ఇప్పుడు ఎవరిని మీరు టచ్ చేసినా ఈ కొంచెం ఈ టెన్షన్లో ఇవి ఇవి పడుతూ ఉంటారు. డబ్బు ఉన్నవాడు అంతే, డబ్బు లేనివాడు అంతే, ఇట్లా పెద్ద తేడా అయింది. కాబట్టి దర్శిన్, తత్వదర్శిన్. ద్రష్టుం శీలం యశాంతే. ఆ పరబ్రహ్మస్వరూపాన్ని, జగత్తంతా కూడా పరబ్రహ్మ రూపమే, ఆ ఉనికి ఆ సత్తే ఈ జగత్ రూపంగా ఉన్నది. అంటే ఘటహాస్తి అంటే ఆస్తి బ్రహ్మ, ఘట నామరూపం. నెక్లెస్ ఈజ్ అన్నారండి మీరు, ఇది చెప్పండి నాకు. నెక్లెస్ ఈజ్ అని ఉంది అవునండి. ఆ నెక్లెస్ ఈజ్ అనే వాక్యంలో ఆ ఈజ్ దేంది? హోల్డ్ది. ఏమండి న్యాయంగా చెప్పాలంటే మన క్లాసు విన్న తర్వాత ఏమని చెప్తాడు? నెక్లెస్ ఈజ్ అంటాడా గోల్డ్ ఈజ్ అంటాడా? గోల్డ్ ఈజ్ అంటాడు. మరి నెక్లెస్ మాట ఏమిటండి అని ఎవడైనా అడిగితే ఏమని చెప్తాడు? నెక్లెస్ అపియర్స్ అంటాడు. నేను ఇంకో రకంగా చెప్తా, గోల్డ్ ఈజ్ అండ్ వాట్ యు మేక్ అవుట్ ఆఫ్ ఇట్ ఈజ్ నెక్లెస్. ఇది ఎలాగంటే రోప్ ఈజ్ అండ్ వాట్ యు మేక్ అవుట్ ఆఫ్ ఇట్ ఈజ్ సర్పెంట్. త్రాడు ఉన్నది కానీ దాంట్లో నీ తెలివితేటలన్నీ ఉపయోగించి నువ్వు దర్శించేది ఏమిటి? పాము. అలాగే బంగారము ఉన్నది, నీవు చూచేది నెక్లెస్. ఈశ్వరుడు ఉన్నాడు అండ్ వాట్ యు మేక్ అవుట్ ఆఫ్ ఇట్ ఈజ్ జగత్. అది వాట్ ఈజ్ ఈజ్ వాట్ యు మేక్ అవుట్ ఆఫ్ ఇట్ ఈజ్ ది వరల్డ్. అది జగత్ ఉంది అంటే బ్రహ్మ ఉన్నది అండ్ వీ మేక్ ఏ జగత్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ సఫర్. అంతే కదండి. ఇది ఎలాగంటే గదిలో కొంత వెలుతురు కొంత చీకటి కొన్ని నీడలు ఇవే ఇవే ఉంటాయి. నీడలు కార్నర్స్లో షాడోస్ అవే ఉంటాయి. ఉన్నవి వెలుతురు వెలుగు నీడలు అని ఏదో వెలుగు నీడలు అలా నచ్చా వెలుగు నీడలు అవి ఉన్నాయి గదిలో. రాత్రిపూట వెలుగు నీడలు ఉన్నాయి. మీరు లేచిన వెంటనే భయం వేస్తుంది. ఈ వెలుగు నీడలకి భయం ఎందుకు వేయాలండి? వెలుగు వెలుగు నీడ నీడే. కానీ మీరు వెలుగు నీడలు చూడరు, మీరు ఏవేవో భావన చేస్తారు, మీ ఏవేవో చూస్తారు. చూస్తారంటే భావన చేస్తారని, దానికి భయపడతారు. కాబట్టి అలాగే పాము త్రాడు ఉన్నది, మీరు పాము చూస్తారు. ఏమంటే త్రాడులో పామే ఎందుకు చూడాలి చెప్పండి? అసలు నాకు చెప్పండి మీరు, త్రాడులో పామే ఎందుకు చూడాలి? షేప్ని బట్టి. ఓకే, ఇప్పుడు ఆ త్రాడు మాలని కూడా పోలి ఉండొచ్చు కదా. ఎందుకంటే వీడు భయస్వభావం గలవాడు కనుక పాము చూస్తాడు. భయస్వభావం ఉండడం చేత పాము చూస్తాడు. కాబట్టి పాము చూడడానికి హేతువు భయం. తర్వాత ముచ్చి బంగారం ముచ్చిప్పు చిప్పలో వెండి చూస్తాడు. ఏం వెండే ఎందుకు చూడాలి? పోనీ మరొకటి చూడొచ్చు కదా, ఎందుకు చూస్తాడు అంటారు? లోభం. వీడికి లోభం. ఇప్పుడు మీకు ఈ సీసాల మూతలను తిరగేస్తే అది రూపాయి కాసులాగా కనపడుతుంది అవునా? రూపాయి కాసులాగా ఎందుకు కనపడాలి? రూపాయి కాసు సీసా మూతలా ఎందుకు కనపడకూడదు? సీసా మూత రూపాయి కాసులా ఎందుకు కనపడాలి? అంటే లోభమే కారణం. కాబట్టి మీరు జగత్తును చూస్తున్నారంటే అది మనం జగత్తుని మనం తెలివితేటలతో చూస్తున్నాం. అంచేతనే ఒక సమస్యని ఒకడు భావన చేస్తూ ఉంటాడు. మహాత్ముడికి అది సమస్యలా కనపడినా కనపడదు, దీంట్లో సమస్య ఉంది అని. ఇప్పుడు ఒక ఆయన నాతో ఉన్నారు, మా అన్నయ్య నా ఆస్తిలో కొంత పుచ్చేసుకున్నాడు అని పాపం దుఃఖిస్తున్నారు. ఎంత పుచ్చుకున్నాడు? ఆ మొత్తం ఎంత? ఆయన పుచ్చుకున్నది ఎంత అంటే మొత్తం 22 లక్షలు అండి. నాకు 11 ఆయనకి 11 రావాలి, కానీ మా అన్నయ్య మోసం చేసి 12 తీసుకుని నాకు 10 ఇచ్చాడు అని పాపం ఆయన దుఃఖిస్తున్నాడు. నేను నన్ను అంటూ దుఃఖించాల్సిందే ఉందండి, సంతోషించాల్సిన విషయమే. అంటే ఆయన అన్నాడు సంతోషించాల్సిందే ఉందండి అని ఆయన అన్నాడు. అంటే నేను నన్ను దుఃఖించాల్సింది ఏం లేదు, పొందండి పెద్ద ఆయన, తీసుకుంటే తీసుకున్నాడు. యు బ్లెస్ హిమ్ అండ్ కీప్ క్వైట్. 10 లక్షలతో ఇప్పుడు 10 ఇంకో లక్ష వచ్చి జాయిన్ అయితే నువ్వేమో ఉద్ధరిస్తావు? 10 లక్షలు నువ్వు ఎంజాయ్ చేయి. కాబట్టి మనుషులు 1000కి 10,000కి 100,000కి ఇలా ఇలాగా ఊగిసలాడుతూ ఉంటారు. అది కేవలం అజ్ఞానం చేత. ఈ 100,000 వీడినే ఉద్ధరించదు. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, ఆ సత్యం తెలియడానికి కొంత టైం పడుతుంది. ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ వాట్ యు మేక్ అవుట్ ఆఫ్ ఈజ్ జగత్, వాట్ ఈజ్ బ్రహ్మ. అంచేతనే మహాత్ములకి అంతటా ఈశ్వరుడు కనపడతాడు. మహాత్ముడికి అంతటా ఈశ్వరుడు కనపడతాడు. చెప్పులు పాలిష్ చేసేవాడికి అంతటా బూట్లు, పాలిష్ చేయదగ్గ బూట్లు కనపడతాయి. అవునండి చెప్పుకోవాలి. అంతరిక్షంలో తిరుగుతున్న గ్రద్దకి కింద నేల మీద కుళ్ళిపోయినటువంటి ఎలక యొక్క మృతదేహం కనబడుతుందండి, ఇంకేం కనబడదు. కాబట్టి వాట్ యు మేక్ అవుట్ ఆఫ్ వాట్ ఈజ్ జగత్, వాట్ ఈజ్ బ్రహ్మ, అది వ్యవస్థ. ఆ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళే తత్వదర్శిభిః త్వమపి తత్వదర్శినాన్ దృష్టిమాశ్రిత్య శోకం మోహంచ హిత్వా శీతోష్ణాదీని నియతానియత రూపాణి ద్వంద్వాని వికారః అయం అసన్నేవ మరీచిజలవత్ మిథ్యా అవభాసతే ఇది మనసి నిశ్చిత్య తితిక్షస్వ ఇత్యభిప్రాయ. బంగారం లాంటి వాక్యం. ఎందుకంటే ఆ శ్లోకం చాలా సిద్ధాంత రూపంగా ఉన్నది, సిద్ధాంత ఉపనిషత్తు కదా. మరి టూ మచ్ సిద్ధాంతం అయిపోతే జీవితానికి దానికి కనెక్షన్ లేకుండా అయిపోతుంది. అంచేతనే ఆయన పాపం పని కట్టుకుని, ఆ శ్లోకం యొక్క లక్షణం అలా ఉంది కదా, పని కట్టుకుని దాన్ని జీవితంతో ముడిపెడుతున్నారు. త్వమపి నీవు కూడా, తత్వదర్శులు అలా చూస్తారని ఎందుకు ఆ ఇన్ఫర్మేషన్, అంటే నీవు కూడా తత్వదర్శిలాగా బిహేవ్ చేయమని. సో ఎందుకంటే అలా చెప్పడం, ఎందుకంటే ఇప్పుడు భయం పెట్టుకోకు అని అన్నారు. భయం వద్దు, అభయంగా ఉండు, నిర్భయంగా ఉండు అన్నారు. నిర్భయంగా ఉండడం ఎలాగా అన్నాడు వీడు. నిర్భయంగా ఉండు అని సలహా చెప్తే నిర్భయంగా ఉండడం ఎలాగా అన్నాడు. నేను చెప్పాను అలాగ ఒక అతనికి, నువ్వు భయం ఏం పెట్టుకోకో, దేయాలు లేవు భూతాలు లేవు, నువ్వు అనవసరంగా కంగారు పడుకు, నిర్భయంగా ఉండు అని చెప్పాను. ఏమంటే స్వామీజీ నిర్భయంగా ఉండడం ఎలాగా అని అడిగాడు. ఇప్పుడు ఇంకేం చెప్తాం, అయినా చెప్పాను. నేను ఏమని అడిగానంటే చూడు, నిర్భయంగా ఉన్నవాడు ఏం చేస్తాడు ఆ పరిస్థితిలో? నిర్భయంగా ఉన్నవాడు ఏం చేస్తాడు? రాత్రి 12 తెలివచ్చింది, ఒంటరిగా ఉన్నాడు, వాడు నిర్భయుడు అనుకో, వాడు ఏం చేస్తాడు అప్పుడు? చక్కగా లేచి ఇటు అటు చూసి ఒక గ్లాసును మంచినీళ్ళు తాగి హాయిగా వెళ్ళి కొడుకుని తిరుగుతాడు. అంతేనా వాడు చేసేది? యూ డూ దాట్ ఓకే, బట్ నాకు భయం ఉంది కదా, అంటే యూ ట్రై టు డూ దాట్ యూ ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. అది ఫిలాసఫీ. నిర్భయం ఒక్కసారి గుర్తు చేసుకో, నిర్భయంగా ఉన్నవాడైతే ఏం చేస్తాడు? పక్క గదిలో పిశాచం ఉంది, నిర్భయంగా ఉన్నవాడైతే ఏం చేస్తాడు? తక్కువని నడిచి వెళ్తాడు. నువ్వు కూడా నడిచి వెళ్ళు, ఏమీ అవ్వదు. బితుకు బితుకుమంటూనే నడిచి వెళ్ళు, ఏమీ అవ్వదు. తెలిసిపోయా, పోయిందా భయం, ఇంకా ఉందా? సో చలివేస్తుంది, చలివేస్తుందంటే మరి ఎలాగంటే చలిపోవాలంటే ఏం చేయాలి? చలిపోయిన వాడు ఏం చేస్తాడు? తక్కువని వెళ్ళి మునిగి స్నానం చేసి వస్తాడు. నువ్వు కూడా ఆ పనే చేయి, చలిపోతుందంటే. కాబట్టి యూ ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. తత్వదర్శులు ఇలా చూస్తారు, పరబ్రహ్మను చూస్తారు అంటే దానివల్ల మనకేమిటి ఉపయోగం అంటే, యూ ట్రై టు బిహేవ్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఏ తత్వదర్శి. కాబట్టి తత్వదర్శినాన్ దృష్టి ఆశ్రిత్య, వాళ్ళ దృష్టిని నువ్వు ఆశ్రయించు. నీవు అతత్వదర్శి దృష్టి పెట్టుకోకు, తత్వదర్శి దృష్టి పెట్టుకో. ఇప్పుడు ఒక ఆయన నాతో అన్నారు, మేస్టర్ మీరు నా దగ్గర 1000 రూపాయలు తీసుకున్నారన్నారు. నేను అన్నాను, 1000 రూపాయలు తీసుకున్నానా, 500 తీసుకున్నానేమో అన్నా. కాదండి 1000 రూపాయలు అన్నారు. ఓ అలాగే అని 1000 రూపాయలు ఇచ్చేసాను. వాట్ ఈస్ ది డిఫరెన్స్? అంటే చూడండి, ఇట్ డజంట్ మ్యాటర్, 500 or 1000 డజంట్ మ్యాటర్. ఐ నో దట్ ఇట్ ఈస్ ఓన్లీ 500, బట్ ఎనీవే హీ ఫర్గాట్ ఇట్. లెట్ అస్ హోప్ సో, లెట్ మీ హోప్ దట్ హీ రియల్లీ ఫర్గాట్ ఇట్. సో ఇట్ ఇస్ ఓకే, డజంట్ మ్యాటర్. ఓ 500 పోను, నేను నా జేబులో ఉండాల్సింది వాడి జేబులో ఉండు. ఇప్పుడు 1000 500 ఉందనుకోండి, నేను కప్పు కాఫీ తాగాలనుకోండి, వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. కానీ మనిషి ఈ సత్యాన్ని తెలుసుకోలేడు. 500 ఉంది కాబట్టి 50 కప్పులు కాఫీ తాగుతానా, నేను 1 కప్పు తాగుతానా? 1 కప్పే తాగుతాను. 1000 ఉంటే 1 కప్పే తాగు. జానుడి పొట్టకి మీరు ఎంత భోజనం చేస్తారండి? మీ దగ్గర 10 లక్షలు ఉన్నా, 100 లక్షలు ఉన్నా మీరు తిని ఇంత అన్నాం, అంత అన్నం అన్నాద్యం అని వస్తుంది ఉపనిషత్తుల్లో. అంత అన్నం తిని మీరు అది అరిగించుకుంటే మీరు కృతార్థులే. కాబట్టి ఐ నో దిస్ ట్రూత్, ఐ కెన్ సీ దట్, దేర్ ఫోర్ ఐ గివ్ ఇట్, టేక్ ఇట్, హ్యావ్ ఇట్, డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో ఐ ఫేక్ ఇట్ టిల్ ఐ మేక్ ఇట్. అంటే అలా ఫేక్ చేస్తూ ఉంటే యూ బిహేవ్ లైక్ ఏ తత్వదర్శి, యూ ఈవెన్చువల్లీ బికమ్ ఏ తత్వదర్శి. కాబట్టి అలా అవ్వాలి తత్వదర్శి. ఇంకా మరి దానికి మరో ఉపాయం లేదు, దాన్నే అభ్యాసము ఉంటారు. కాబట్టి తత్వదర్శుల యొక్క దృష్టిని నీవు ఆశ్రయించు, శోకమోహాలను విడిచిపెట్టు. మోహం ఏమిటి? మోహం ఏమిటి? శోకం ఏమిటో చెప్పుకుంటారా? మోహం ఏమిటంటే ఈ జగత్తులో ఉన్నవన్నీ సత్యము, యథార్థము, ఇవన్నీ నాకుంటేనే నేను కృతార్థుణ్ణి, ఇవి లేకపోతే నేను అయోగ్యుణ్ణి. ఇది మోహం. శోకం ఏమిటంటే నీవు అనుకున్నట్టుగా జగత్తు ఎప్పుడూ బిహేవ్ చేయదు కాబట్టి నీవు ఉండాలనుకున్నవి పోతాయి, నీకు అక్కర్లేదనుకున్నవి ఉంటాయి. నెక్లెస్ పోయింది, పంటి నొప్పి మిగిలింది, దట్ ఈస్ సంథింగ్ లైక్ దాట్. ఉండాలనుకున్నది పోతుంది, అక్కర్లేదనుకున్నది ఉంటుంది. కాబట్టి దానివల్ల శోకం. ఇది మోహము, అది శోకము, ఈ రెండింటినీ కూడా పక్క పెట్టు. మరి ఏమన్నా ఇలాగ ఫిలాసఫీ చెప్పేసరి అయిపోయింది. మరి ద్వంద్వాలు ఉన్నాయా లేదా? ద్వంద్వాలు ఉన్నాయి కదా అనుభవంలో. ఏ ద్వంద్వాలు? శీతోష్ణాదీని ద్వంద్వాలి. ఈ ద్వంద్వాలు నియత అనియత రూపాన్ని, అంటే ఒకప్పుడు నియతంగా, ఇప్పుడు శీతము నియతంగా దుఃఖాన్ని ఇస్తుంది, ఉష్ణము నియతంగా సుఖాన్ని ఇస్తుంది. ఎప్పుడు? శీతాకాలంలో. వేసవకాలం వచ్చేప్పటికి ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. ఏ ఉష్ణము శీతాకాలంలో సుఖాన్ని ఇచ్చిందో ఆ ఉష్ణం వేసవకాలంలో దుఃఖం ఇస్తుంది. కాబట్టి ఇది ఒకప్పుడు నియతము, ఇంకోప్పుడు అనియతము. అంటే దీనికి ఇదమిత్తంగా ఏది చెప్పలేరు. ఇప్పుడు మీకో సంగతి చెప్తా. ఇప్పుడు ఒక వ్యక్తి మరణించాడు, నేను ప్రేమించిన వ్యక్తి మరణించాడు, నిన్న మరణించాడు. ఈవేళ ఆ వ్యక్తిని స్మరిస్తే ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. 3 సంవత్సరాల తర్వాత స్మరిస్తే ఏమొస్తుంది? పెద్ద ఏమీ అనిపించదు. 10 ఏళ్ల తర్వాత స్మరిస్తే ఏమొస్తుందో తెలుసిన? సుఖం వస్తుంది, చిరునవ్వు వస్తుంది. అగో వారు మా నాన్నగారండి, వారు ఫలానా తేదీని పోయారు, ఆయన చాలా గొప్పవారు అని ఆయన స్మరించి ఇంత చేటంతా మొహం చేసుకుని నవ్వుతూ చూపిస్తాడు. నిజంగా. కాబట్టి నియతానియత రూపాన్ని ఇవి, ఇది ఖచ్చితంగా ఈ ఘటన, ఈ వ్యక్తిని స్మరించినప్పుడు అలా సుఖమే వస్తుందని మీరు అనుకోద్దు. ఇప్పుడు ఒకడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, తెలుగుదేశం నెగ్గింది అనగానే ఏమనిపిస్తుంది? సుఖం కలుగుతుంది. వాడు కాంగ్రెస్లో చేరాడు, ఇప్పుడు ఏమనిపిస్తుంది? దుఃఖం కలుగుతుంది. అలాగనమాట. నియతానియతలు వాళ్ళు ఇవి ఖచ్చితంగా ఇలాగే ఉంటాయని ఏమీ లేదు. కాబట్టి కాఫీ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్. అర్ధరాత్రి మీరు నిద్రపోతుంటే, గురుపెట్టి నిద్రపోతుంటే లేపి కాఫీ ఇస్తే ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? బ్యాడ్. కాబట్టి నియతానియత రూపాన్ని వీటిలో ఏది స్థిరత్వం లేదు. అయితే మరి ఎలాగంటే వీటిని ఏం చేయాలి? ద్వంద్వా అని. సో తితిక్షస్వ, తితిక్షస్వ భారత అని చెప్పి దానికి పోషకంగా ఈ జగన్ మిథ్యాసత్య మీమాంస చేశారు. తితిక్షస్వ అని ఉంది ఎదర, నీవు సహించుకో. ఎలా సహించాలో ఆయన అభినయం చేసి చూపిస్తున్నారు. ఎలా సహించాలో? అయం వికారః అసన్. ఈ దుఃఖం ఉన్నదే ఇదో వికారం. కాలంలో వికారం వచ్చింది. ఇప్పుడు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ మూసేశారు లేకపోతే ఏదో అయిందో, ఏవో మన షేర్స్ ఏవో కొంచెం దెబ్బతిన్నాయి, ఇదో వికారం. ఈ షేర్స్ అంటే ఇలాగే ఉంటుంది. ఈవేళ తగ్గింది, 2 ఏళ్ళు పోతే మళ్ళీ పెరుగుతుంది. ఒకప్పుడు పెరిగింది, 1 ఏడాది పోతే పోతుంది, తగ్గుతుంది. ఇది వికారం. ఇది ఈ మోడిఫై అయ్యేటువంటిదే. ఫైనల్లీ ఇన్ ఎనీ కేసు అది అసన్నే. ఆత్మీయ సత్యం కానీ ఇదంతా మిథ్యే. ఇది మరీచి జలవత మిథ్య. ఇది మరీచి జలము అంటే ఎండమావులు. ఎండలో మావు అంటే నీరు. ఎండలో మావు కనపడుతుంది, నీరు కనపడుతుంది. ఈ ఎండమావుల వలె ఇది కనబడేదే కానీ సత్యం ఎలాగా కాదు. ఆ మిథ్యా అవభాసతే. అంటే దో ఇట్ ఈస్ నాట్ దేర్, ఇట్ ఈజ్ అపియరింగ్. స్వామి అఖండానందజీ అంటూ ఉండేవారు, జగత్ న హోతే హుయే భీ భాస్ రహా హై అని అంటూ ఉండేవారు. జగత్ నిజానికి లేకుండాను కనబడుతోంది. నెక్లెస్ లేకుండా కనబడుతుందా లేదా? అలాగనమాట. సో న హోతే హుయే భీ భాస్ రహా హై అని నువ్వు మనసు నిశ్చిత్య అని నువ్వు మనసులో అనుకో. అలాగా అలా అభినయం, ఆ వాక్యం కంఠస్థం చేసుకో. అలా మనస్సులో అనుకో, అలా అభినయం చేసుకో, అలా గుర్తు చేసుకో. యు గివ్ ఎ లెక్చర్ టు యువర్ సెల్ఫ్. తితిక్షస్వ, సహించేసేయి. సహించేయడం అంటే ఏంటంటే యు జస్ట్ ఎండ్యూర్ ఇట్ అవుట్ అంతే. ఇప్పుడు తలపోటు వచ్చిందనుకోండి, వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవద్దు. అలా తలపోటు వచ్చినప్పుడు అలా ట్యాబ్లెట్ వేసుకుంటే స్టమక్ అంతా పాడైపోతుంది. తర్వాత కడుపు నొప్పికి మందు వేసుకోవాల్సి ఉంటుంది, ఆ ప్రాబ్లం వస్తుంది. అల్సర్ అని ఇదని అదని. కాబట్టి అదో మందు మొదలెట్టాలి. యు జస్ట్ బేర్ ఇట్ అవుట్ అంటే అలాగే దాన్ని సహించేస్తుంటే అవతలకి పోతుంది. ఒకవేళ నిజంగా పోలేదు అనుకోండి, అమృతాది నేను రాసుకోవచ్చు. అప్పటికీ పోలేదు అనుకోండి, ట్యాబ్లెట్ ఉండనే ఉంది, దాని గురించి ఏం చింత లేదు. అలాగంటే ఆ తితిక్ష ఉన్నట్లయితే 10 ట్యాబ్లెట్లు వేసుకునే చోట 1 ట్యాబ్లెట్ వేసుకుంటారు, సరిపడుతుంది. ఇట్ వర్క్స్ ఆల్సో. లేకపోతే శారీరాన్ని 2 ట్యాబ్లెట్ వేసుకోమన్నట్టు, 2 ఎందుకు 1 ఎందుకు పనికిరాదు? 2 వేసుకోవాలి. వాట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ అవుట్ రైట్ చీటింగ్ ఇట్ ఈస్. వై యూ షుడ్ హ్యావ్ 2 ట్యాబ్లెట్స్? వై నాట్ 1? అంటే డోస్ చాలదనా? డోస్ చాలకపోతే మేక్ ఇట్ ఏ సింగిల్ డోస్. డోస్ డిటర్మించే 500 మిలిగ్రామ్సా 250 మిలిగ్రామ్సా? దెర్ ఇస్ ఎ మెథడ్ ఆఫ్ డిటర్మినింగ్ ది డోసేజ్ అండ్ సో యూ ఫిక్స్ ది డోసేజ్. 2 టాబ్లెట్స్ అంటే వీటికి 2 అలవాటు చేస్తే 2 వేసి వేసుకుంటూ ఉంటాడు. ఇదంతా మార్కెటింగ్, ఇట్ ఇస్, దాంట్లో సైన్స్ ఏం లేదు. ఎనీవే, సో ఇత్యభిప్రాయ. కాబట్టి కేవలము ఎండ్యూర్ చేయి. ఎండ్యూర్ చేస్తే ఏమిటవుతుందో తెలుసునండి. మీరు ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, సుఖం దుఃఖం వచ్చిందనుకోండి, దాన్ని పట్టుకుంటే ఏమవుతుంది, ఆత్మ నుంచి చ్యుతులైపోతారు. దాన్ని ఎండ్యూర్ చేస్తే అది చ్యుతమైపోయి సద్రూపంగా మీరు మిగులుంటారు. ఆత్మ నుంచి చ్యుతి చెందడమే సంసార దుఃఖము. చ్యుతి కాకుండా సద్రూపంగా నిలిచి ఉండడమే అది సుఖము, శాంతి. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ సంసారం మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఏమి, ఇట్ కాంట్ డూ ఎనీథింగ్ టు యూ. మీరు కనుక ఈ సత్యాన్ని తెలుసుకోలేక సద్రూపంగా ఉండలేక ఇంక అక్కడి నుంచి ఆ సంసారాన్ని దాన్ని సవరిద్దామని లేకపోతే మ్యానిపులేట్ చేసి ఏదో అనుకూలంగా మారుద్దామని ప్రయత్నం చేస్తే మీరు ఆ ప్రయత్నంలో భంగపాటు తప్ప మరొకటి లభించదు. ఇది సిద్ధాంతం. నాసతో శ్లోకం అనేసిద్దాం. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభిః. అడిగో పెద్ద ఘట్టం పూర్తయింది. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం దత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. చిన్న మనవి, తర్వాతి శ్లోకాలు